శ్రీహరి కేశవ నామా మధువిపు తారక నామా శ్రీహరి కేశవ నామా మదిలో తలచి మాధవ నిన్నే మదిలో తలచి కానలలోన కాపురమున్నా కానలలోన కాపురమున్నా కొలిచడి వారికి కొరతే మిరాదు కొలిచడి వారికి కొరతే మిరాదు భేదములేవి రాని రావు భేదములేవి రాని రావు కోరిన వరముల నంది ఒసగిరి వాడవు కావా శ్రీహరి కేశవ నామా శ్రీహరి కేశవ నామా దునిమెడి బాణము నీ తిరునామమే దునిమెడి బాణము నీ తిరునామమే భాగ్యములందు పెను బాధలందు భాగ్యములందు పెను బాధలందు దాసుల నీవు వీడవు స్వామి దాసుల నీవు వీడవు స్వామి నీ శుభ పదముల సేవా కవచము వంటిది కాదా శ్రీహరి కేశవ నామా మధురికు తారక నామా శ్రీహరి కేశవ నామా శ్రీహరి కేశవ నామా శ్రీహరి కేశవ నామా శ్రీహరి కేశవ మే మాత త్వం బంధు త్వం చ దేవతా త్వమేవ గ